ಅಯ್ಯರಾಲ ಡೋಲ ಶೃಂಗಾರಾಲೆ ತಲ್ಲಿ ಚಾರು ಶೀಲ ಅಂದಾಲ ಭೂಪಾಲ ರಾಗಲ್ಲ ಕೊರೆಯಿಡೆ ಕೊಡೈ ಕುಸಬೇಳ కోరికలల్లరి పడుతుంటే బెర్రిగా మొర్రిగా వెచ్చగా పిచ్చిగా ఏదో అవుతుంటే పండేటి సందేళలే పర్వాల తాంబూలమై లేతని అందం గీత గోవిందం వలపు జపం ಚಲ್ಲೆ ಚಾರುಸಿಲ್ಲ గిచ్చుడు కన్నుల శ్రీమతి చూపులతో ఉత్సులు వేయగ ఊపిరి తీయగ రేగే గుండెదడా సూర్యుడు కొండెక్కితే చుక్కమ్మన్న పక్కనే కూని రాగాల కుర్ర తాళాల పడుచుతనం బాల వన్ని చిన్నవయ్యరల డోల అందాల భూపాల రాగంలో కోరేడే కోడై కూసే వేళ చిక్కి చిక్కి చిక్కి చిక్కి బం చిక్కి చిక్కి చిక్కి చిక్కి బం